అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో, మీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, శ్రీ మహాభాగవతం సప్తమ స్కంధం. ప్రియనందనుడైనటువంటి ప్రహ్లాదుడితో హిరణ్యకశిపుడు, ఏమేం చదివావు, నీ విద్యా సారము తెలుసుకుంటాను, ఒక పద్యాన్ని చెప్పి చక్కగా తాత్పర్యం అన్వయ వ్యతిరేకములు చక్కగా చెప్పునాయనా అన్నాడు. అంటే అంటున్నాడు ప్రహ్లాదుడు, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివిన విగలవు పెక్కులు, చదువులలో మర్మ మెల్ల చదివితి తండ్రి. అయ్యా, నన్ను చదివించారు చక్కగా, ధర్మ అర్థ మొదలైనటువంటివి ఆ శాస్త్రములు చక్కగా చదివించారు, కానీ చాలా చదివా నేను, అయినప్పటికీ చదువులలో మర్మమేమిటో అది తెలుసుకున్నాను అన్నాడు ప్రహ్లాదుడు. అంటే ఇంపార్టెంట్ అంటున్నాం కదా ఇప్పుడు, అదిగో ఆ ఇంపార్టెంట్ ఏమిటో తెలుసుకున్నాడట. ఏమిటయ్యా అది, ఆ మర్మము అంటే చెప్తూ ఉన్నాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమున్చుదలతున్ సత్యంబు దైత్యోత్తమా. ఓ రాక్షసరాజా, దైత్యులలో ఉత్తముడువు, శ్రేష్ఠుడవు, చక్కగా వినవయ్యా. తను హృత్తు భాషల శరీరము హృదయము వాక్కు అంటే మనోవాక్కాయ కాయములతో త్రికరణములతో ఏం చేయాలి, తొమ్మిది రకాలుగా హరిని నమ్మి భక్తి మార్గాలు ఉన్నాయి తొమ్మిది, ఏదో ఒకదానితో ఆ సర్వాత్ముడైనటువంటి హరిని నమ్ముకోవాలి. ఏమిటయ్యా తొమ్మిది అంటే, సఖ్యమున్ స్నేహము అంటే నిరంతరము కలిసి ఉండటము, మనస్సులో ఆయన్నే తలంచితే అలాగే కలిసి ఉండటం జరుగుతూ ఉంటుంది. శ్రవణము ఆయన కథలే వింటూ ఉండాలి. దాసత్వమును ఆయనకే సేవ చేస్తూ ఉండాలి. వందన అర్చనములు ఆయనకే నమస్కారం చేయటం, ఆయన్నే స్తుతి చేయటం. వందనమునంటే నమస్కారం చేయటము, స్తుతి చేయటము రెండు అర్థాలు కూడా. వది అభివాదన స్తుత్యవు అంటూ ఆ ధాతువునకు అర్థం అది. వందనము అర్చన పూజ చేయాలి, సేవ చేయాలి. ఆత్మలో ఎరుక అంటే ఆ పరమాత్మ జ్ఞానము కలిగి ఉండాలి ఆత్మలో. ఎరుక అంటే జ్ఞానము, ఆ పరమాత్మ జ్ఞానం అంటే ఇది బండిరాతో కలిసి ఉంటుంది అక్షరం. ఇప్పుడు ఆ బండిరాలు ఎగరగొట్టేశారు కనుక దొరకటమే కష్టమవుతూ ఉంటాయి. ఈ అచ్చులలో వీటిలో తెలుసుకోవటము కష్టమే, మరి పదాలకి అర్థాలు మారిపోతూ ఉంటాయి. మామూలు రాకి బండి రాకి, నీరు అన్నామనుకోండి రాక్కు మిస్తేరు, మామూలు రా ఉంటే జలము అని అర్థం, అదే బండి రా ఉంటే బూడిద అని అర్థం. ఇలా మారిపోతూ ఉన్నాయి, పూర్వం అలా ఉండేవి వాడుకలో, ఇప్పుడు అన్నీ పోయినాయి పోనీయండి. అసలు పదాలతో పని లేదు, శబ్దాలతో పని లేదు, అర్థాలతో పని లేదు. వాళ్ళు ఏది చెబితే అదే మహాప్రసాదం మహాభాగ్యం. కనుక ఎరుక అంటే జ్ఞానము, పరమాత్మ జ్ఞానము ఉండాలి. సంకీర్తనలు ఆయన్ని కీర్తిస్తూ ఉండాలి. ఆ సంకీర్తన మైమరచిపోయి పాడుతూ ఉంటారు, అది సంకీర్తన అంటే. చింతనంబు నిరంతరము చిత్తమునందు ఆయన్నే చింతిస్తూ ఉండాలి. ఈ తొమ్మిది భక్తి మార్గములు, తొమ్మిది ఉన్నాయ్యా, శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటూ మూలంలో చెప్పారు. ఒక శ్లోకంలో దాన్ని చెప్పారు ఈయన. 9 ఏది ఇష్టమైతే అది. ఒక్కొక్కరికి వినటం ఇష్టము, వినండి భగవంతుని గాథలు, భాగవతాన్ని వినండి. ఒక్కొక్కరికి దాసత్వము అంటే దేవాలయాలు, లేదా ఇంట్లోనే దేవాలయం కాకపోయినా ఆ మందిరాలు అలంకరించటాలు, ఇవన్నీ కూడా కొందరికి ఇష్టము. అలాంటివి చేసుకుంటూ ఉండండి. ఏది ఇష్టమైతే అది. మరికొందరు అసలు ఇవన్నీ నాకు ఇష్టం లేదండి, ఆత్మలో తెలుసుకోవాలండి, పరమాత్మను తెలుసుకోవాలండి. అలాగే ఆత్మ పరమాత్మ ఒక్కడేనండి, ఒక్కడేనండి, ఏం పోయింది, ఒక్కడే. ఆయనే అయినా ఈయనే ఆయన అయినప్పుడు ఒక్కడే కదా. నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆ పరమాత్మను తెలుసుకో. ఏ రూపంలోనైనా నారాయణుడు, హరి, విష్ణువు, ఆయన్ని నువ్వు ఏ రూపంలో తెలుసుకున్నప్పటికీ 9 మార్గములలో అది మనస్సు, వాక్కు, కర్మ, కాయము, ఏది కూడా అటు ఇటు పోకూడదు. ఆయన ఎందే ధ్యానము, దృష్టి ఉండాలి. దీన్ని ఆత్మార్పణం అని కూడా అన్నారు. ఆత్మలో ఎరుక అంటే ఆత్మార్పణం అంటే ఆయనకి అర్పించటమే. ఆత్మసమర్పణము, శరణాగతి అన్నా ఇదే. శరణాగతి అంటే సర్వస్వం అర్పించటమే. కనుక అలా ఆ తెలివి కలిగి ఉండాలి, ఎరుక కలిగి ఉండాలి అని ఇది క్షేమము అని నేను తలుస్తాను. ఇది సత్యమయ్యా. ఇదండి ఒక పద్యము, దానిలో ఒక సారము. ఇప్పుడు ఇలా చెప్పారు కదా, భక్తి ఇది. ఇక అది లేకపోతే ఏమవుతుంది చెప్తున్నాడు ఈయన. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడసద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. ఈ సంసారులు ఉన్నారు, వీళ్ళు హరిభక్తి కానీ లేకపోతే వారిది వ్యర్థమట, రిక్తము వ్యర్థము, ఏమీ ఫలము లేదు. ఎటువంటిదేనంటే అంధ ఇందూదయములు, చంద్రోదయం అయింది అన్నారు. గుడ్డివాడికి ఏం తెలుసు, అడేం ఆస్వాదిస్తాడు కనుక అట్లా ప్రయోజనం ఎలా శూన్యమో. ఈ విష్ణుభక్తి లేని సంసారము కూడా అటువంటిది. ఇక మహాబధిరుడు బాగా చెవిటివాడు, అతడికి శంఖాన్ని ఊదితే వినిపిస్తుందా, చెవిటి ముందు శంఖ ఊదినట్లు అంటారు. వాడు అంటాడు అటు శంఖం ఊదుతుంటే, హే అది నీకు తెగుద్దు అనుకున్నా, నీకు తెగదు, నీ తాతకు కూడా తెగదు అంటాడు. అటాడు కొరుకుతున్నాడు అనుకుంటాడు, ఊదుతున్నాడని పాపం వాడికేం తెలుసు తెల్లగా ఉంది అనుకుంటాడు. మూక సద్గ్రంథాఖ్యాపనముల్, మూగవాడికి గ్రంథాలను చదివిస్తే తిరిగి చెప్పగలడా, చెప్పలేడు కదా. అయితే మరి ఇప్పుడు ఈ కాలంలో అయితే రాసి చూపిస్తారు అని అనుకోవచ్చు, కానీ ఆ కాలంలో రాసి చూపించే కాలం కాదు. అది ఏం రాస్తారు, అది అప్పటికేం రాతలు లేవు. కనుక అతడిని చదివించినా మళ్ళీ తిరిగి చెప్పలేడు కదా, అంటే వినిపించటమే ఆ మూగవాడికి. నపుంసక వధూకాంక్షల్, స్త్రీ కోరిక నపుంసకుడు ఉంటే ఏం ప్రయోజనం. కృతఘ్నావళి బంధుత్వంగులు, ఈ బంధుత్వములు ఎటువంటివనంటే కృతజ్ఞత వీరు చూపించేది. బంధువులందరూ కూడా ఒకరికి ఒకరు, వారికి వీరు, వీరికి వారు, వారికి ఎవరనేం కాదు. వీళ్ళని వాళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళని వీళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు చేసిన మేలు మర్చిపోయారు, ఎంత చేశాను ఎంత చేశాను అంటూ ఉంటారు. వీళ్ళు అలాగే అంటారు, అంటే అటు ఇటు కూడా కృతజ్ఞతని చూపించేటటువంటి వాటి ఇవన్నీ. భస్మహవ్యములు, ఆ నేతిని హోమం చేస్తూ అగ్నిలో వ్రేల్చితే మంచి వాసన వస్తూ ఉంటుంది, అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి కల్మషములను హరిస్తుంది. కానీ బూడిదలో పోస్తే ఏముంది, ఏం ప్రయోజనం లేదు. లుబ్ధ ద్రవ్యముల్, ఒక లోభివాడి వద్ద ధనం ఉంటే ఏమిటి ప్రయోజనం. ధనవంతుడి దగ్గర ఉంటే దానాలు ధర్మాలు చేస్తూ ఉంటాడు. మరి లోభివాడు ఉంటే చక్కగా తాళం వేసి తాళం బొడ్డును పెట్టు తిరుగుతుంటాడు. క్రోడ సద్గంధంబుల్, పందికి మంచి పరిమళము చందనము ఇవి కావాలా అంది బురద మెచ్చు. పన్నీరు మెచ్చునా అన్నాడు వేమన కూడా. ఇలా వ్యర్థమైన సుమా ఈ సంసారములు, భక్తే ప్రధానము. ఇంకా మళ్ళీ చెప్తూ ఉన్నాడు ఆయన, కమలాక్షు నర్చించు కరములు కరబులు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు జప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని అడి తండ్రి తండ్రి. ఎంత ధైర్యంగా చెబుతూ ఉన్నాడు చూడండి. 5 సంవత్సరములు బాలకుడు మొదటిసారి వచ్చినప్పుడు పాపం కొంచెం భయపడి గురువు వంక చూశాడు. ఈసారి ఏం లేదు, భయం లేదు, తెగించేశాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే, ఆ కమలాక్షుడిని పూజ చేసేటటువంటి చేతులే చేతులు అంటే మంచి చేతులు అని, ఆ శ్రీనాథుణ్ణి వర్ణించే నాలుకే నాలుక, ఆయన చూసే చూపులే చూపులు, ఆయనకి మ్రొక్కే శిరమే మంచి శిరమది, విష్ణు కథలు వినే చెవులే చెవులు, ఆయన్ని మనస్సులో ధ్యానం చేసే మనమే మనస్సే మనస్సు, ఆయనకు ప్రదక్షిణ చేసే పదములు కాళ్ళే కాళ్ళు, ఆయన మీద బుద్ధే బుద్ధి, ఆయనని చింతించి ఆలోచించి ఆయన గురించే చింతించేటటువంటి ధ్యానం చేసేటటువంటి రోజే రోజు, ఆయనని చెప్పే చదువే చదువు. ఇదిగో ఇక్కడ రెండు ఇద్దరిని కూడా ఎత్తి పొడుస్తున్నాడో దెప్పి పొడుస్తున్నాడో మరి ఎదురుగా తిడుతున్నాడో కూడా తెలియనట్లుగా చెబుతున్నాడు చూడండి. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, ఆ భూనాథుడు లక్ష్మీభర్త ఆయన, అదిగో ఆయన్ని చెప్పేటటువంటి గురువే గురువు అంటే, ఇప్పుడు ఈ గురువు గురువు కాదని చెప్పేస్తున్నాడు. మరి చెడ్డ గురువు అని అర్థం కాదని కాదు, చెడ్డ గురువు మంచివాడు కాదు. పోనీ తండ్రి హరిజేరుమని అడి తండ్రి తండ్రి, ఆ హరిని చేరమని ప్రోత్సహించి చేరానైనా భక్తి చేరా అని ప్రోత్సహించేటటువంటి తండ్రే తండ్రి, లేకపోతే మంచి తండ్రి కాదు, అతడు తండ్రి మంచి తండ్రి కాదు అని అర్థం వచ్చేటట్లుగా ధైర్యంగానే చెప్పేశాడు. మరి దీనికి వ్యతిరేకంగా చెబుతూ ఉన్నాడు, మరి ప్రతిదానికి విద్యాసారం అన్నారు కదా, మొదటిది అన్వయము, రెండవది వ్యతిరేకము. ఏమిటి వ్యతిరేకం అంటే, కంజాక్షునకుగా అనికాయంబుకాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్భుదంబుగాక విష్ణుభక్తిలేని విబుధుండు విబుధుడే పాదయుగముతో పశువుగాక. ధైర్యం ఎవరిది? ఓతన గారిది ఈసారి ధైర్యం. ఏమంటున్నాడు ఆ కంజాక్షుడు పద్మాక్షుడు, ఆయనకి అర్పించినటువంటి శరీరము శరీరమాది, మరి ఏమిటయ్యా అంటే ఇది కొలువు తిట్టి ఉంటుంది కొలువులో, ఇలా వేసి లాగుతూ ఉంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము గాలి లాగుతూ ఉంటుంది విడుస్తూ ఉంటుంది, ఈ శరీరం కూడా అంతే, అంతకుమించి ఎందుకు పనికిరాదు. ఆయన్ని పొగడనటువంటి వక్త్రము, ఆ నోరు ఉన్నది అది నోరా, మరేమిటయ్యా డక్క డక్క డక్క డక్క అది పోగుతూ ఉంటుందిగా డుబుడక్కు డుబుడక్క అని. హరి పూజన, హరికి పూజ చేయనటువంటి చెయ్యి చెయ్యా, మరేమిటి తెడ్డు చెట్టు కర్రతో చేసినటువంటి తెడ్డు తెడ్డు లాంటిది సుమా. ఆయన చూడని కన్నులు కన్నులు కాదు, ఈ శరీరము అనేటటువంటి తను కుడ్య జాల రంధ్రములు, శరీరం అనే గోడకి ఉన్నటువంటి కిటికీల బొర్రెలటయి కళ్ళు కాదు. చక్రి చింతలేని జన్మంబు జన్మమే ఆయన్ని చింతించినటువంటి బ్రతుకు బ్రతుక నీటి మీద ఉన్నటువంటి బుడగ కాకది. ఇక ఇప్పుడు చూడండి, విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే, విష్ణుభక్తి లేకపోతే ఆ పండితుడు పండితుడా? 2 కాళ్ళ పశువట, మామూలు పశువుకి 4 కాళ్ళు చెప్పమనండి. మరి ఇలాంటి పద్యాలను అర్థాలతో సహా ఏం చెబుతారు? పద్యాలు వదిలేసి నోటికొచ్చినట్టు చెబుతూ ఉంటారు. ఊరికే కథలు గాథలు కాకమ్మ కబుర్లు చెప్పలేరు విష్ణుభక్తులు. కాని వాళ్ళు ఎవరు చెప్పగలరు మరి భాగవతాన్ని? వాళ్ళు చెప్పారంటే ఎందుకు పనికి వస్తుంది అది? ఎందుకు పనికిరాందన్నమాట. దాంట్లో ఇంకా దూరుస్తుంటారు, ఏ చెత్త తీసుకొచ్చి మంచి చెప్పకపోగా చెత్త చెబుతుంటారు. అట్లాంటి రకం చూడండి, వినండి, తెలుసుకోండి. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నుల ఆరునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంక శాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడవాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులడంగునే పద్మాక్షునుతి రవి ప్రభలు లేక నిరుపమ అపునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి కానవచ్చునే ముఖ్యమైన సాంఘికోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైనా దానవేంద్ర. ఓ రాక్షసరాజా, ఏమనుకుంటూ ఉన్నావయ్యా? విష్ణుభక్తి అనంటే బ్రహ్మదేవుడికైనా సరే విడిపించుకోలేడు సుమా ఈ సంసార బంధాలని. ఎటువంటిదినంటే ఈ సంసారం అనేటటువంటిది ఒక మేఘముల సంఘం ఇది. చక్రి దాస్యము, ఆ విష్ణుమూర్తి దాస్యం అనేటటువంటిది ఒక పెద్ద గాలి ప్రభంజనము. గాలి వచ్చితే మేఘాలు పోయినట్టు సంసారము విచ్చిపోతుంది సుమా. తాపత్రయం అనేటటువంటివి ఆభీల దావాగ్నులు, అంటే ఆదిదైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక. ఇది మనకి శరీరం లోపల నుంచి వచ్చేటటువంటి రోగాలు, అలాగే బయట నుంచి వచ్చేటటువంటి పిడుగులు మొదలైనటువంటి కరోనా లాంటి వ్యాధులు, ఇంకా భౌతికములైనటువంటివి ఎన్నో. ఇవన్నీ కూడా ఒక దావాగ్ని లాంటివి. అడవిలో అగ్ని అది చిచ్చు ఆరదు. అది ఆరాలంటే ఏముండాలి? విష్ణు సేవ అనేటటువంటి అమృత వర్షం కురిస్తే అప్పుడు ఆరిపోతుంది, అంటే ఆయన సేవ చేస్తే పోతుంది. సర్వంకష అఘ ఓఘ జలరాశులు ఇవి బాగా అడ్డు లేకుండా ప్రవహించేటటువంటి వట. ఒడ్డులు ఒరుసుకుంటూ పాపములు అనేటటువంటి సమూహముల నదులు లేదు సముద్రాలు, ఇవన్నీ కూడా హరిమనీషా బడబాగ్ని లేకపోతే వెంకవు సుమా. ఇవి హరిమనీష అంటే ఆయన ఎందే బుద్ధి ఉండాలి, ఆయన ఎందే జ్ఞానము, ఆయన ఎరుక ఆత్మలో నెరుక. అది లేకపోతే అది ఆ ఎరుకనే బడబాగ్ని ఈ నీటిని హరించి వేస్తూ ఉంటుంది సుమా. ఘన విపద్గాఢ అంధకారంబులు, విపత్తులు బాధలు కష్టాలు, మరి సంసారములు అవే కదా మిగిలేదు ఎవరికైనా, ఇవన్నీ కూడా పద్మాక్షుడిని నుతి స్థుతి చేస్తే ఆ విష్ణు సహస్రనామము, ఆ పారాయణము, ఆ రామాయణము, బాలరామాయణము, సంక్షేప రామాయణము, భాగవతము, ఏదో ఇలా చేయండి. ఆ తిరువాయిమలు పారాయణలు చేస్తూ ఉంటే, ఆయన్ని స్తోత్రాలు చేస్తూ ఉంటే అవి రవిప్రభలు, సూర్యకాంతులు. ఆ సూర్యకాంతులు చీకట్లను అడిగించినట్టు అడిగిస్తాయి సుమా. నిరూపమ అపునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి, నిరూపమైనటువంటిది, పునరావృత్తి లేనిది, నిష్కళంకము, ఏ విధమైనటువంటి హేయము లేనిది. అక్కడ ఈ ప్రకృతి సంబంధమైనది లవలేశం కూడా ఉండదు. అటువంటి ముక్తి నిధి, అది ఒక నిధి అయ్యా, అది ఒక గని. అదిగో అటువంటి మోక్షమును ఎలా పొందుతామనుకుంటున్నారు? శారంగి కోదండ చింతన అంజనము. మామూలుగా నిధులు చూసేవాళ్ళు అంజనము కాటుకు పెట్టుకుని చూస్తూ ఉంటారట, భూమి లోపల ఎక్కడెక్కడ ఉంటాయో. అది కనపడాలి అని అంటే ఇప్పుడు ఏముండాలి? శారంగి కోదండము, ఆ శారంగము అనేటటువంటి ధరించినటువంటి ఆయన యొక్క చింతనము, ఆ ధ్యానం అనేటటువంటి కాటుక లేకపోతే ఎవరికయ్యా? తామర సగర్భునకునైనా బ్రహ్మకు కూడా సాధ్యం కాదు సుమా. ఈ సంసారము నుండి దాటటము సాధ్యం కాదు అన్నాడు. ఇంత అద్భుతంగా చెప్తూ ఉన్నాడు, నిర్భయంగా చెప్తూ ఉన్నాడు. రచన కూడా అటువంటిదే. మరి ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెట వాటులందినక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పని బమ్మిరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు గన్నా ఈ మనుజేశ్వరాధములు అన్నాడు ధైర్యంగా. ఆనాడే ఈ రాజ అధములు ఏంటి వీళ్ళకిచ్చేదేంటి? వీళ్ళకి భాగవతాన్ని అంకితమిచ్చి ఆ యముడి చేత దెబ్బలు తింటానా? వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ కూటికి ఆశపడతానే నేను? ఛీ అని చెప్పి తిట్టాడు. అంత ధైర్యశాలి ఉండాలి, తెగింపు కూడా ఉండాలి. లేకపోతే విష్ణు భక్తులు నిజంగా బ్రతకలేని కాలంలాగా ఉన్నది. ఇప్పుడు ఏమైపోయిందని అంటే తిరుపతిలో కూడా గతి లేదు విష్ణు భక్తులకి. ఆ తిరుపతి టీవీకి గతి లేదు, ఎస్విబిసి అనే పేరుతో ఇలా మళ్ళీ వెళ్ళిపోతున్నా పోతుంది. ఛీ, ఆ దరిద్రం మళ్ళీ ఎందుకు? కనుక ఇదిగో ఇంత తెగింపుతో చేసుకోవాలి. ఎవడికి వాడే వాడు వీడు ఏంటి అసలు? వాడు వీడేంటి? ఎవడికి వాడే ధైర్యంతో అలా చేసుకోవాలి సుమా అని ఇవ్విధంబున వెర్రప్పు మర్రప్పు నిరుంగక ఉలుకు చెడి పలికెడు కొడుకు నుడువులు శవులకు ములుకులు క్రియ నొదవిన వెదవులంగ్ అదరం గదురుచు అదిరిపడి గురుసుతుని కనుంగొని విమత కథనంబులు గరిపిన ఆడవని దానవేంద్రుండి. వెరపు మరపు భయం లేదు, మర్చిపోయింది లేదు, చెప్పేస్తూ ఉన్నాడు ఇలా. ఉలుకు చెడి పలికెడు, ఉలుకు చెడి భయాన్ని పోగొట్టుకుని పలుకుతున్నటువంటి కొడుకు నుడుగులు ఆ మాటలు ఉన్నాయి. చెవులకి ములుకులు లాగా సూదులు గుచ్చినట్టు అయిపోయింది అటు చెవులలో. పెదవులు అదిరిపోతూ ఉన్నాయి, కటకటలాడుతూ ఉన్నాడు, అదిరిపడ్డాడు. రాక్షసరాజు గురుపుత్రుని చూసి అంటూ ఉన్నాడు, చూద్దాం మరి ఏమంటాడో కోపం, ఏం చెప్తాడో. జై శ్రీరామ్.